అనస్వంత సత్పదిర్మామహే మేఘావాచే జిష్ఠో అసూరో మఘోనాః శ్రీవిష్ణోరగ్నే దశభిః సహస్రైర్వైశ్వానరత్ర్యరుణశ్చికేత యో మే సదా చ వింశతిం చ గోనాం హరీ చ యుక్తా సుధురా దదాతి వైశ్వానరసృష్టోతో వావృధానోగ్నేయచ్చత్ర్యరుణాయ శర్మ ఏవాతే అగ్నే సుమతిం చ కానో నవిష్ఠాయ నవమంత్రసదస్యుః యో మే గిరస్తు విజాతస్య పూర్వీర్యుక్తేనాభిత్యరుణో గృణాతి యో మయితి ప్రవోచత్యశ్వ మేధాయ సూరజే దదధృజాసనిం యతే సజన్ మేధామృతాయతే యస్య మావరుషా సదనుద్ధర్షయన్ చుక్షణాః అశ్వమేధస్య దానా సోమాజివత్యాశిరః ఇంద్రాగ్నే సదదామ్యశ్వమేధే సువీర్యం క్షత్రం ధారయతం బృహద్దివి సూర్యమివాజనం సమిద్ధో అగ్నిర్దివి రోజిరస్రే ప్రత్యంగుర్భియాభాజి ఏది ప్రాజీ విశ్వమానమోదేవాలానాహవిషా ఘృతాజీ సమిధ్యమానో అమృతస్య రాజసి హవిష్కృణ్వంతం సరసే స్వస్తయే విశ్వం దధత్తే ద్రవీణం జమిన్వస్యాభిధ్యమగ్నేని చ దత్తయిత్ పునః అగ్నే సర్ధమహతే సౌభాగాయతమద్యుమ్నాన్యుత్తమాని సంతు సంజాస్పత్యం సుజమమాగ్రేణశ్వశత్రుజతామభితిష్టామహాంసి సమిద్ధస్య ప్రమాహసోగ్నేవందే తపశ్రియం ఋషభోద్యుమ్నవాంగసి సమధ్వరేష్విధ్యసే సమిద్ధో అగ్నాహుతదేవాన్యక్షిస్వధ్వర తమ్ హి హవ్యమానసి ఆజుహోదాదు పశ్యతాగ్నిం ప్రయత్యధ్వరే వృణీధ్వం హవ్యవాహనం త్రర్యమామనుషో దేవతా దాత్రీయోచనా దివ్యాధారయంత అర్చంతి త్వా మరుదః పూతదక్షాస్తమేషామిషీరింద్రాసిధీరాః అనుయజీం మరుతో మందసానమార్చన్నింద్రం పభివాంసం సుతస్య ఆదత్తవజ్రమభియదహింహన్నపో జహ్వీరసృజత్సర్పవాగు ఉత బ్రహ్మానో మరుతో మే అస్యేంద్రస్వమస్య సుభూతస్య వేయాః తదజిహవ్యం మనుషేకా అవిందదహన్నహిం పభివాంగింద్రో అస్య ఆద్రోదశీవితరం విష్కభాగస్సంవ్యానశ్చిద్భియసే మృగంకాః జిగక్తిమింద్రో అపజర్గూరానః ప్రతిశ్వసం తమపదానవం హన్ అధక్రత్వామగవంతుభ్యం దేవానువిశ్వే అదదు సోమపేయం యూర్యస్య హరితః పదం దీపురస్సతీరుపరాజేతశేఖ న భజదస్య న పదిం చ భోగాన్ సాగం వజ్రే నమఘవా విగృశ్చత్ అర్చంతీంద్రం మరుతః సధస్థేత్రయిష్టుభే నవ చ సా బాధద్యా సఖా సఖ్యే అవదత్తూజ భగ్నిరస్య కృత్వా మహిళాత్రీ శతాని త్రీశాగరేంద్రో మనుషస్సరాంసి సుతం పీభద్రత్రహత్యాయ సోమం త్రీయమహిషా నామ గోమా స్త్రీసరాంసి మఘవా సోమ్యాపాః కార్మణ్యశ్వే అహ్వంతదేవాభరమింద్రాయదహిం జఘాన ఉషనాయత్సహస్యైరయాదం గృహమింద్రయూజుబాణేభిరస్మైః అన్వానోత్ర సరథం యయా సకుత్సేన దేవైరవనోషసృష్ణం రాణ్యచక్రమా బృహస్సూర్యస్య కుత్సాయాణ్యద్వరీవో జాతవేగః అనాశోదస్యోమ్రమణోపధేర్జోనావృణం రుద్రవాచః సోమాదస్వారోజీభీతేరవద్ధన్నరంధయో వైతధినాజపిప్రుం ఆత్మాభిజిశ్వాసఖ్యాజచక్రేపదం భక్తిరభిభస్సోమామస్య నవగ్వాస సుతసో మాస ఇంద్రం దశగ్వాసో అభ్యర్థ్యం చర్కైః ద్రవ్యం త్రిదూర్వమాభిధానవంతంతం చిన్నరస్స సమానాపవ్రన్ తథోర్దేవరీతరాలి విద్వాన్ వీర్యామఖపంజాచకర్థ దాసోనునవ్యా గణవస్సవిష్ఠ ప్రేదుదాతే విదతే శుభ్రవామ ఏదా విశ్వాజగ్రవాంద్రభూర్యవరీలోజరుడా వీర్యేణ చిన్నవజ్రం గణబోధృష్వాన్నదే భక్తాదవిష్యాస్తిదస్యాహ్రహ్మక్రియమానాజుడస్వయాతే సమిష్టనం వ్యాకర్మ వస్త్రే భద్రాసుకృతావసూయోరధన్నధీరస్వపా అదక్షం వా అస్య వీరం కోపశ్యరింద్రం సుకరధమీయమానం హరిభ్యాం యో రాజా వద్రీశ్వరోపమిచ్ఛందోగంతాపురుహూతభూతి అవాదక్షం పరమస్య సస్వరుగ్రన్వాజమిచ్ఛన్ అవృచ్ఛమన్యాం ఉదదేమ ఆహురింద్రం నరో బుబుధారాదేవ ప్రణవయం సుతేయాతే కృతాయీంద్రబ్రవామజాని నో యుజోషః వేదత విద్వాన్ శృణవచ్చ విద్వాన్ మహతేజం మఘవా సర్వధేనః స్థిరం మనశ్చకృషే జాతయింద్రవేషీదేకో యుధయే భూజసశ్చిత్ అస్మానం చిచ్ఛవ సాదిద్యుతో వీదోగవా మూర్వముశ్రియాణాం పరోయత్వం పరమ ఆదిష్టా పరావతి శ్రుత్యం నామ విభ్రత్ అదశ్చిదింద్రాదభయంత దేవా విశ్వా అపో ఆజయద్దాసపత్నీ తుభ్యే దేదే మరుతస్సు సేవా అర్చం జర్కం సున్వంత్యంధాః అహిమోహానమపాసజానం ప్రమాజాభిర్మాలినం సక్షదింద్రాః విషోమృదో జనుషాదానమిన్వన్నహంగవామఘవంసంచకానః అత్రాదాదస్య నమూనే శిరోజదవర్తయోవన వేగాదుమిచ్ఛన్ యుజం హిమామకృథాదిరో దాసస్య నమూచేర్మధాయన్ అస్మానం చిత్స్వర్యా అంబర్తమానం ప్రచక్రే వరోదసి మరుద్భ్యః స్త్రియో హి దాసాయుధాని చక్రే జిమ్మాకరన్న ఫలా అస్య సేనాః అంతర్హ్యఖ్య దుభే అస్య ధేనే అథో పప్రైద్యుధేతస్వమింద్రాః సమద్రకాపోభితో నవంతే హేహ వత్సైర్వియూతాయదాసన్ సంతాయింద్రో అసృజనస్య సాగైర్యదీం సోమాసస్సుషూతామందన్ యదీం సోమాబృధూతామందన్నరో రమీదృఢమస్వాదేషు పురందరపవివాంద్రో అస్య పునర్గవామదదాశ్రియాణ భద్రమిదం వృషవా అగ్నే అగ్రంగవాం చత్వారి దదా సహస్రా ఋణంజయస్య ప్రజాతామఘాని ప్రత్యగ్రహేష్మృతమస్య నృణాం సుపేద సంమాపసృజంత్యస్తంగవాం సహస్రైరుషవాసో అగ్నే ఇంద్ర మమ మంద సుదాసోక్తోష్టోపరీతజ్ఞాయా ఔచ్చరాత్రీ పరీతజ్ఞాయాజనిషమానాద్యోన బాజీ రఘురజ్యమానో బభ్రశ్చత్వార్య సరత్సహస్రా చతస్సహస్రం గవ్యస్య పశ్వః ప్రత్యగ్రభేష్మరుసవేష్మగ్నే ఘర్మశ్చిత్తప్తః ప్రభృజేయ ఆసీద యస్మయస్తం వాదామవిప్రాః ఇంద్రో రథాయ ప్రపదం కృణోతి య మధ్యస్థాన్ మఘవా వాజయంతం యూథేవ పశ్వోభ్యో నోది గోపారిష్టో జాతి ప్రథమశిషాసన్ ఆ ప్రద్రవహరి భోమా వివే నిసంగరాతే అభినస్వచస్వ నహిత్వదిందవస్యో అన్యదస్య మేనాంసి జనీవతశ్చ కర్థ ఉద్యసహసేష్టైంద్ర ఇంద్రియాణి విశ్వా రాచోదయత్సుదుఘా భవ్రే అంతర్విజ్యోతిషా సంవృత్తమో వహ అనవస్థేరసమస్వాయతక్షంకష్టావజ్రం పురుహోదద్యుమంతం బ్రహ్మాణయింద్రం మహయంతో అర్కైరాధయన్నః దేహం తవాపు వృష్ణేయత్తే వృషణో అర్కవచ్చానింద్రగ్రావాణో అదీతిస్ సజోషాః అనశ్వాసోజే పరయో రథా ఇంద్రేషితాభ్యవర్తం తలస్యూనె ప్రదే పూర్వాణి కరణాని వోచం ప్రణోత నామఘవన్యాచకర్థ శక్తి వోయద్విభరారోదసీ ఉభేజయన్ నవోమన భేదాలు చిత్రాః కలిన్ను తే కరణం దస్మ విప్రాహిణ్యర్ధన్నోజో అత్రావీమీతాః సుష్ణస్య విక్వరీ మాయా గృభ్రాక్రవిత్వం యన్న పదస్యోంగ్రశేషః స్వభవో యద వే దుర్వసాజారమయస్సుజుఘాః పారయింద్ర ఉగ్రమయాతమవాహో హగుత్సం సంభయద్వా ముషనారంద దేవాః ఇంద్రాగుత్సావః మానారథేనా వామత్యా అభికర్ణే వహంతు నిశ్వీమధ్యోధమథో నిషధస్తాన్ మఘోనో హృదో వరతస్తమాంసి వాదస్య యుక్తాన్ సుయుజశ్చిదస్వాన్ కవిశ్చీదేషో అజగన్నవస్యుః విశ్వేతే అత్ర మరుదస్సఖా జగింద్ర బ్రహ్మాణి తవీషీమవర్ధన్ సూరశ్చిద్రథం పరీతజ్ఞాయాం పూర్వం రదుపరంజుజువాంసం భరచక్రమేత సస్రమ్రేణాది పురో దధత్స నిష్యతి కృతుం నః ఆయం జనా అభిలక్షే జగామేంద్రస్సఖాయం సుతసోమమిచ్ఛన్ మదంగ్రావావేదిం ప్రియా తేజస్య జీరవద్భర్యవశ్చరంతి ఏ చాకరంత చాకరంతనూతే మర్తా అమృతమోదే అంభారన్ వాబంధియజ్జో ఘృతతేషు ధేష్యోజోజనేషు జేషు తే శ్యామ అదద్దరుత్సమృజోవిధానా మహాంతమింద్రపర్వతం వియద్వసృజో విధారావదానవంహన్ త్వమృత్సాంగృతభిర్వద్వధానాంహరంహభూధ పర్వతస్య వజ్రిన్ అగ్నిజుగ్రప్రయూతం సజానం జఘన్వాంగిందతవీషీమధత్తాయస్య జన్మహతో నిర్మృగస్య వధర్జఘానతవీషీభిరీంద్రాః యేణ ప్రజర్మన్యమాన ఆదస్మాదన్యో అజనిష్టతవ్యాన్ీరేషాం స్వధయామదంతం విహోనపాతం సుబృహం తమోగాం ప్రభర్మాదానవస్య భావం వజ్రేణ వజ్రీనిఘాన సుష్ణం చంతీరస్య క్రతోభిర్నిషత్తమర్మణో విదరిదస్య మర్మ ప్రభేదామదస్య యుయత్సంతం తమసి హర్ణేధాః చంతీరిత్తాకత్వయం సయానవసూర్యే తమసి వావృధానం తంజిన్మందానో వృషభ సుతస్యోచ్చైరింద్రో అపూజా జఘాన ఉద్యంద్రో మహదేదానవాజవధర్యమిష్టసహో అప్రదీతం యదీం వజ్రస్య ప్రభృతౌ దయా భవిష్వస్య చంద్రోరాధమం చకార యం నిజర్ణం మధుపంసయానమసింహం వవ్రం మహ్యాదదుగ్రహ అపాదమత్రం మహతావధేన నిదుర్యోనావృణం వృద్ధవాసం కో అస్య దుష్పం తవీషీం వరాతలే కోధనా భరతే అప్రదీతః ఇమే చేదస్య దృజసో నృదేవీంద్రస్యౌజసోభియసా జిహాతే న్యాస్మై దేవీస్వధీతిర్జిహీత ఇంద్రాయ గాతురు సదీవ దేవే సంయోజో యువతే విశ్వమాభిరనుస్వధామే క్షితయో నమంత ఏకన్నత్వాసత్వాజన్యం జాతం శ్రేణోమి యశసంజనేషు తమ్ మే జగర్భ ఆససో నవిష్టం దోడావస్థోర్భవమానాశైంద్రం ఏవాయిత్వా మృదుతా జాతయంతం మఘావిప్రేభ్యో దదతం శృణోమి కిందే బ్రహ్మాణో గృహతే సఖా యోజే త్వాజాని దదుఃకామామింద్ర భద్రం నో అపి వాతయమనాః హరి మహిమహే తపసే దీర్ఘేంద్రాయేత్తపసే అతౌజాన్ యో అస్మై సుమతిం వాజసాదౌ స్తుతోజనే సమర్జస్థిహేన సత్వన్న ఇంద్రభియసారో అర్కైర్హరీణోక్రమశ్రే యాగవన్నోభంభక్షో అభిప్రాయ సక్షిజనాన్ నేత ఇంద్రాభ్యా అస్మదృష్ట్వాయుక్తాసో అబ్రహ్మదాయసన్ తిక్షారసమధికం వజ్రహస్తారస్మిన్ దేవయమసే స్వస్వాహ ూయత్త ఇంద్రజం దుఃఖాగవే జగర్థోర్వరా సుయుధ్యం లక్ష్యే సూర్యాగచిలోకశిస్వేరుడా సమత్సు దాసస్య నామచిత్ వయం దేత ఇంద్రజే చ నరశ్రద్ధో జ్ఞానాయాతాశ్చరసాః ఆస్మాన్ జగమ్యాదయ దుష్పసత్వాభగోనహవ్య ప్రభృతేషు చారుః వృక్షేణ్యమిందృందానీతమానో అమర్త స నయేనీం వసవానో రయందా ప్రాణ్యస్తూషేతు విమఘస్య దానం ఏవాన ఇంద్రోదిభిరవ పాదిగృహత సూరకారూన్ ఉదత్మజం దదతో వాజ సాదో విశ్రుతస్య చారో ఉదత్తే మా పౌరుగుత్సస్య సూరేస్త్రసరస్యోర్భిరణినోరరాణాః వరంతు మాదసస్యేతాసో అస్య గైరిక్షితస్య క్రతుభిర్నుసస్తే ఉదత్తే మా మారుతాస్వస్య సో నాః క్రత్వా మఘాసో విదధస్య రాతౌ సహస్రా మేచ్చవదానో దానాలోకవర్యోపూషేనార్చత్ ఉదత్తే మాధ్వన్యస్య దుష్టాలక్ష్మణ్యస్య సురుజోజదానాః మన్హారాజః సంవరణస్య ఋషేర్భజం నగావః ప్రజాతా అవిఘ్మన్ అజాతశత్రుమజరాస్వర్వత్యనుస్వధామీతాదస్మమీయతే సునోత నవచ బ్రహ్మ వాహసే పురుష్ుతాయ ప్రతనం దాతన ఆయస్సోమేన జఠరమపి ప్రదామందతమఘవామద్భో అంధత యదీమిలాయహంత వే మహావధ సహస్రవృష్టిముషామధం యమత్ యో అస్మై ధ్వంస ఉద వాయ ఉధరి సోమం సునోతి భవతి ద్యువాంగః అపాపచక్రస్తనుష్టిమోహతి తనో శుభ్రం మగవాయస్క వాసక పితరం యస్య మాతరం యస్య శక్రో భ్రాతరం నాదీషతే దేవీద్వస్య ప్రజాదాయతం కరో న కిల్బీషాదీషదేవస్వ ఆకరః న పంచభిర్దశభిర్వక్ష్యారభం నాశం వదాసయతే పుష్యకాచన జిరాజివేదముజాహంతి బాధునిరాదే భయం భజతి గోమాదివ్రజే విత్తక్షణస్సమృదౌ చక్రమాసతో విషూరస్వల్పతో వృధ ఇంద్రో విశ్వస్య దమితా విభీషణో యథా వసన్నయతి దాసమార్యాః సమీం పనేర యతి భోజనం ముషే విదాసుషే భజతి సూనరం వసు దుర్గే తనధ్రీయతే విశ్వాపురుజనోజో అస్య తమీషీమచుక్రుధత్ సంయజ్జనౌ సుధనౌ విశ్వసర్ధసావేదింద్రో మఘభాగోషు శుభ్రిషు అన్యమకృతే పణ్యుదీం గవ్యం సృజతే సత్వభిర్ధునీ సహస్రసామాగ్నివే సింగణేషే సత్రీమగ్న ఉపమాన్ కేతుమర్య తస్మాపః సంయతః పీపయన్ తదస్మిన్ క్షత్రమమావద్వేషమస్తు యస్తే సాధిష్టోప స ఇంద్ర క్రతుష్టమాభర అస్మభ్యం దర్షణీ సహం సస్లింబాజేషు దుష్టరం యదింద్రతే తతశ్రోయచ్చూరసంతి తిస్రః యద్వా పంచక్షితీనామవస్తత్సునాభర ఆతే భోహరేణ్యమృషందమస్య హూమహే మృషాజోర్విజగ్నిర ఆహూభీరింద్ర దుర్మణీ మృషాజ్యశిరాధరేరగ్నిరే విష్ణీరే సవాహ స్వక్షత్రం తే దృఢన్మనస్తత్రాహమింద్రపౌంస్యం సంతమింద్రవర్త్యమమిత్రయంతమద్రివః సర్వరథాశక్రతో నియాహి సవసస్పతే స్వామిద్రహంతమజనాసో వృత్తపరిషిషః ఉగ్రం పూర్వేషు పూర్ణ్యం భవంతే వాజసాదయే అస్మాకమింద్రదుష్టరం పురోజావానమాదిషు సజావానంధనే ధనే వాజయంతమవాదుషం అస్మాకమింద్రే హి నోరథమపాపురం ధ్యాత్ మయం సవిష్టవార్యం దివిశ్రవో దధీమహి దివిస్తోమం మనామహే స ఆగమలింద్రోజోవసూనాం చికే దద్దాతుం దామనోరజీనాం ధర్మచరో నవం సగస్తృషానశ్చ కమానః పీపతు దుగ్ధమంసం ఆదేహనో హరివస్సురేరుహస్వమోనపర్వతస్య పృష్ఠే అనుద్వారాజన్నర్వతో నహిందం గేర్భర్మాదేమ పురుహూత విశ్వే చక్రన్న వృత్తం పూరుహూతమేపదేవనోభియామే అమతేనుద్రివః యథాదిద్వాజరితాదామృతకుభిన్నస్తోరన్మఖమన్పురోవసూః ఏషగ్రామేవ జరితాదమింద్రేయప్తివాచం బృహదాజుషానః ప్రసవ్యేన నఖమణ్యంసి రాజ ప్రదక్షిణిద్ధరి భోమా వివేనః వృషాద్వృషాణం వర్ధసుజోషాభ్యాం వహసే హరిభ్యాం స నో వృషాభృషారథస్సుజి ప్రవృషృణేదాీతౌ వాజినో వాజినీవాన్భిస్ సదైస్ స చ మానాపతిష్ట యోనే సమస్మై క్షిపయో నమంతాం సుతరాజాయమరుదోదు భోజ సంభారణాయదతే సూర్యస్యాజుహ్వానో ఘృతపృష్టస్వంచాః తస్మామృద్రావృతోవ్యోచ్ఛాన్యైంద్రాయ సునభామేత్యాహ సమిద్ధాగ్నిర్వణవస్యైర్నవరిహిర్యుక్తగ్రావాసుతసోమోజనాతే ్రావాగస్యే క్షిరం వదంతయ్రజుర్హరిగావసింధు మధూరియం ప్రతి మిచ్చంతే దిగజీ మహాదేవీ శ్రీమిషిరా ఆశ్రవస్యాచోరాపరీవర్తజాతే రాజాయ్యతేంద్రీవ్రం సోమం పిబతి గోచరకాలం ఆసత్పరైరజ జిహంతి వృత్రం క్షితి సుభగో నామపుష్యన్ క్షేమే అభియోగే భవాద్యుభే వృతౌ సంజతి సంజయాతి ప్రియసూర్యే ప్రియో అగ్నభవాది ఇంద్రాయ సుతసో మోదాసత్ పురోష్ట ఇంద్రరాధసో బిభ్రీరాదిశ్రతక్రతో అథానో విశ్వజర్షణే ద్యుమ్నాసు క్షత్రమంభయ యదీంద్రశ్రవాయ్యమిషం సమిష్టదధిషే అప్రసేదీర్ఘశ్రుత్తమం హిరణ్యవర్ణదుష్టరం సుష్మాసోజేతే అద్దివో మేఘనా చేతసాపాః ఉభాదేవా భవిష్టజే దివశ్చగ్మశ్చ రాజసః ఉతో నో అస్య కస్య చిద్దక్షస్య తవ వృత్రహన్ అస్మభ్యం రమ్నమాభరాస్మభ్యం రమణస్యసే నూత ఆభిరవిష్టిభిస్తవసర్మంఛదక్రతో ఇంద్రశ్యామ సుగోపా సూరశ్యామ సుగోపాంద్రచిత్రమేఘనా స్థిత్వాదాతమద్రివ రాధస్తన్నా విదద్వసౌభయాభరేమరేణమింద్రజక్షంతరాభర విద్యాపదస్య దేవయమగోపాలస్య దావనే యత్తే దేశ ప్రాధ్యం మనోస్తి శ్రుతం బృహత్ తేన దృఢాచీదద్రి మహావాదం దర్షి సాతలే మంభిష్టం వో మఘోనాం రాజానం చర్షణీనాం ఇంద్రముపప్రశస్తలే పూర్వేభిర్జుషే గిరాః అస్మాయిత్కాభ్యం వచ ముక్తమింద్రాయ శంస్యం తస్మాబ్రహ్మ వాగసే గిరో వర్ధంత్ర యోగిన శృంభంత్రయ ఆదాహ్యద్రీభిశ్రుతం సోమం సోమపతే పిబ వృషన్నేంద్రవృఢభిర్వృత్రహంతమ వృషాగ్రావృషాపదో వృషా సోమో అయం సుతః వృషన్నేంద్రవృఢభిర్వృత్రహంతమ మృగాద్వృణంభువే వజ్రంచిత్రాభిరుతి వృషన్నేంద్రవృఢభిర్వృత్రహంతమ జీషీ వజ్రీవృషవస్తూరాషాక్షుష్మీరాజాత్రహాసోమపాధ్యే సవనే మత్సదింద్రా యస్వద్భాగస్తమసా విధ్యతర అక్షేత్ర విద్యత ముగ్ధో భువనాన్యదీధయోరథయజింద్రమాయా అవో దివో వర్తమానావాహన్ గూఢం సూర్యంతమసాపవ్రతేన దురీయేణ బ్రహ్మణా విందదత్రీః మామిమంత వసంత మత్రైరస్యాద్రుభ్రోయసారీత్మిత్రి సత్యరాధాస్తౌ మేహావతం వరుణస్థ రాజా గ్రామో బ్రహ్మాయూయుజానస్య పర్యన్ కీరినా దేవాన్నమసోపశిక్షన్ అద్రి సూర్యస్య దివిచక్షురాధాత్ స్వర్భానోరప మాయాక్ష యం వై సూర్యం స్వర్భాస్తమసా విధ్యతర అత్రమన్వామిందన్నహ్యా అన్యే అశక్నువన్ కోనువాం మిత్రావరుణామృతాయం దివో వా మహపార్థివస్య వాదే ఋతస్య వాసద సిద్ధాసీధాన్నో యజ్ఞాయోనవాదాన్ ఏనో మిత్రవరుణో అర్యమాయురింద్రర్భుక్ష మరుతో జుషంత నమోభిర్వాజే దధతే సువ్యక్తిం సోమం రుద్రాయ మీరుషే సజోరాః ఆవాం జ్యేష్ఠాస్మినా హువద్ధ్యైవాదస్య పద్మన్ రక్షస్య పుష్టౌ ఉదాదివ అసూరాజమన్మ్రాంధాంసి వయజ్య వేభరధ్వం ప్రదక్షణో దివ్యః కణ్వహోదాత్రిజో దివస్సజోషావాదో అగ్నిః పూషాభగ ప్రభృతే విశ్వభోజా ఆదిన్నజగ్మురాస్వసమాః ప్రవోరయం యుక్తాస్వం భరధ్వం రాజేషేవ సేదధి తధీః సుసేవయే వైరౌషిజస్య హోతాదేవయే వామరుతస్తురాణాం ప్రభో భాజం రథయుజం కృణధ్వం రదేవం విప్రం పరిహారమర్కైః శుద్ధ్యవరుతసామఃపురం ధీర్వస్వీర్ణోహత్ర పత్నీరాధిజేధుః ఉపాపజేషే వందేభిః సూషైః ప్రజక్వీరివశ్చిరయద్భిరక్కైః ఉషాదానక్తాభిజుషీర విశ్వమాహావహదోమత్యాయయజ్ఞం అభివో అర్చే పోష్యావధోన్వా సోష్మదింపతారంభరాణ్యాసజోషాధిషణా నమోభిర్వనస్పతీంగ్రోషధీరాజలేషే తృతేనస్తనే పర్వతాస్సంతస్వైత భోజేవస భోనవీరా పరిత ఆత్యోజయ సదా నోబద్ధాన్నస్సం సన్నర్యో అభిష్టౌ విష్ణో అస్తోషి భూమ్యస్య గర్భం త్రితోన పాదమపాంసు వృత్తి వృణీతే అగ్నిరేతరేణ సూషైః సోదుష్కే సోనిరీనాధిపనా కథామహే రుద్రియాయ బ్రవామగద్రాయేచి కిదుషే భగాయ ఆపోషధీర్వంధుద్యోర్వనాగిరయో వృక్షకేశాః శృణోదూరభూర్జాం పతిర్గిరస్వనవస్తరీయాంగిషిరః పరిజ్వా శృణ్వంత్వా వఃపురో న శుభ్రాః పరిసృజో బృహాణస్యాద్రేః విదాజిన్నుమాహాంతోజే వయశ్చన శుభ్రా ఆవయందిక్షుభావత్తమనూయతం వధస్మైః ఆయీయాని పార్థివాని జన్మాపశ్చాచ్ఛాసుమకాయవోచనం వర్ధంతాం యావోగిరశ్చంద్రాగ్రా ఉదావర్ధంతామభిరాదార్ణాః పదే పదే మేజి రిమాణి ధాయివరోత్రీవా శక్రాయ పాజుభిశ్చ శిషత్మాతామహీరస్మత్సూరిభిర్విజుభస్తజుగణీః కథాదాసే మనమాసా సుతానో నేవయా మరుదో అచ్చోక్తౌ ప్రశ్రావసో మరుదో అచ్చోక్తౌ మానోహిర్బుద్ధ్యో నిషేధాదస్మాకం భూదుపమాధిమణీః ఇది చిన్న ప్రజాలీ పశుపత్యైదేవా సోమన దేవత్యో వా దేవా సోమన దేవత్యో వా అత్రా శివాం తన్వో ధాశివస్యాదరాం చిన్మే నిర్విర్జిర్జిరసీత తాం వో దేవాస్సుమతిమూర్జయంతీమిషమస్యామవసభస్వసారోః సానస్సుదానుర్మృణయంతి దేవీ ప్రతిద్రవంతి శ్రీరాజగమ్యాః అభినైలాయూథస్య మాతాస్మన్నదీభిరుర్వశీ వాగృణాతు ఉర్వశీ వాగృహద్దివాగే నారాభ్యోన్వారాప్రభృతస్యాయోః శిషక్తనవోర్జవ్యస్య పుష్టేః ప్రసంత భావరు నందీధి మిత్రం భగవదీజం నో నమస్యాః ఋణజ్యో నిః పంచ హోదా శృణోత్తమంధాసూరోపయోగుమతే గర్జగృభ్యాత్ సూనం నమాతాహృజ్యం సుసేవం బ్రహ్మ ప్రియం దేవహి రంజలస్యహం మిత్రే వరు నే జన్మాయోభు కవిరా పంకవీరా మునక్తేనమభిమధ్వా ఘృతేన స సనామసోరి ప్రజదాహితాని చంద్రాణి దేవస్సవితాసువాది సమింద్రనోమనసారేషిగోభిస్సం సూరిభిర్హరిభస్సాం స్వస్తి సం బ్రహ్మణా దేవహీతం యదస్తితం దేవానాం సుమత్యాయజ్ఞానాం దేవో భగస్స పితా రాజో అంస ఇంద్రో వృత్తస్య సంజితో ధనానాం భుక్తావాజ ఉత పాపురం ధిరవంతు నో అమృతాదస్తు రాసాః మనుత్వాదో అప్రదీతస్స జిష్ణో రజో యదప్రభ్రవామాఘృతాని నదే పూర్వే మఘవన్నాప రాసో నవీర్యా అన్నోద నక్కశ్చనాప ఉపస్వయప్రథమం రత్నధేయం బృహస్పతిం సహితారంధనానాం యస్ సంసారే సుభతే సంభావిష్టః పురోవసు రాగమజ్జోహువానం అభోతిభిస్తమానాహరిష్టా బృహస్పతే భగవాన సువీరాః ఏ అశ్వదా ఉద భాసంతి గోదారేవ స్రదా సుభగాస్తే భురాజాః విశర్మానం గృణీ విత్తమే భుంజతే అభృణందో నుక్తై అపవ్రతాన్ వృధవేవాృధానాన్ బ్రహ్మద్విష సూర్యాద్యావయస్వ యవోహతే రక్షసో దేవీతావచక్రేభిస్తం మారుతో నియాద యో అశ్వమీం దశమానస్య నిందా తుచ్ఛాన్ కామాన్ కరదే సుష్విధానః నమోష్టు హియస్విషన్ వాయో విశ్వస్య క్షయతి భేషజస్య మహేతో మనసాయ రుద్రం నమోభిర్దేవమసూరం దువస్య నమో నసో అపసోజే సుహస్తా వృష్ణః పత్నీర్నద్యో విభ్వదష్టాః సరస్వతీ బృహద్దివోదరాగాదస్యందీర్వరివస్యందు శుభ్రాః రసో మహేశో శరణాయ మేధాంగిరం భరేణవ్యాసీం జాజమానాం జాహనాదో హితుర్భక్షణాసు రూపామీనానో అగ్రేణో జిగన్నాః ప్రదృష్టతి స్తనయం తం రువంతమిలస్పతిం జనితర్నో నమస్యాః యోదివాద్యుదారోజీ ఉక్షమాణస్తో భావాలు తం సర్ధో అచ్చారుద్రస్య సూనోమృతామో రాజేహవదేవా స్వస్తిపస్తి హృదస్వాజాసాహ ప్రేఢస్తామపృథివీ మందరిక్షం వనస్పతీం కృణధీరాజే అస్యాః దేవో దేవ సుభవో భూత మహ్యం మానో మాతా పృథివీ దుర్మతౌ ధాతి గురో దేవాని బాధే శ్యామ సమస్వినో నవసా నూతనే నమయో భువా సుప్రణీతీకమేవ ఆనోరయం బహతమోద వీరానా విశ్వాన్యమృతా సౌభాగాని ఆదేనవ ప్రజసానూర్ణ్యర్థా అమర్థంతి రూపానోయంతు మధ్వా మహోరాజే విహతి సప్త విప్రో మయోహో జరితాజో హవీతి ఆదృష్టతీరమదావర్తయధ్యేత్యా భావాజాజ పృథివీ అమృతే పితా మాతా మధుపజా స్వహస్తా భరే భరేణో యశసామవిష్టా ఆధ్వర్యవశ్చ గ్రీవాం సోమధూ నిప్రభాజవే భరతచారు శుక్రం హోదే వన ప్రథమ పాహ్యస్య దేవమద్భోరనివాదేమదాయ దశక్షిపో యుంజతే బాహూ అద్యం సోమస్య జలసమితారా సుభస్తా మధ్వరసం సుఖమస్తిర్గిరిష్టాంతనిశ్చలద్రుదిభే శుక్రవంశు అసావిదే జుషాణాయ సమక్రత్వే రక్షాయ బృహతే మదాయ హరీరథే సుధరాయోగే అర్వాగీంద్ర ప్రజాగ్రేణీ భూజమానః ఆనో మహీ పరమాదిం సజోషాగ్రాం దేవీం నమసారాతహూయాయ బృహతి వృద్ధజ్ఞాగ్నేవృద్ధే భజానై అంజంతియం ప్రసయం తోన విప్రాపపావంతన్నాగ్నిఘాతవంత పితృన్న పుత్ర ఉపసి ప్రేషా ధర్మో అగ్నిహృదయన్న సాధి అచ్చామహి రేహతి సంత మాగే దూరోనగం తస్వినాహువధ్యై అజోహువాసరథాయాతమర్వాగ్రంథం నిధిం దురమాలిన్ననాభిం ప్రతర్యసో నమ భుక్తిం దురస్యాహం వోష్ణభుతభాయోరదిక్షి ఆనామభిర్మరుతో వక్షిస్వానాభిర్జాతవేదోన యజ్ఞం గిరోజరితుష్టతిం చ విశ్వే గంధమరుతో విశ్వభూతి ఆనో దివో బృహద పర్వదాదా సరస్వతీయజాగం అహం దేవీయోజురాజాఘృతీ సగ్మాన్నోవాచముసీ శృణోతు ఆవేశీలవృష్టం బృహంతం బృహస్పతిం సదనే సాదయధ్వం సాద్యో నిందమాదీ జివాం సంహిరణ్యవర్ణపరుషం సేమ ఆధం నదిర్బృహద్ది మోరురా నో విశ్వేభిర్గంతోమభిర్భువాన ృద్ధస్తృధాృషభోధా మాదృష్దేవ రమే శుక్ర ఆయోర్మిపణ్యవోరాస్విలాసో అగ్మన్ సుసేవ్యం నమసా రాతహ్యాయ భోన భాసే బృహద్వయో బృహదే దుభ్యమగ్నేజురోజునాశ సుభవో భూతమహ్యం మానో మాతా పృథివీ దుర్మదౌధాత్వాని బాధే శ్యామ సమశ్రీమారూతనేన మయో భువా సుప్రణీతిగమేమ ఆనో రయం వహతమోదవీరా విశ్వాన్యమృతా సౌభాగామీ